భౌతిక శాస్త్రం ఎలా మారింది? పుస్తకం 13వ భాగం. థామ్సన్ పరమాణు నమూనాలో ధన రుణ ఆవేశాలు కలిసే ఉన్నాయే. ధన ఆవేశాల సమవిస్తరణ, మధ్యలో చిక్కుకున్న రుణ ఆవేశాలు, ఇది థామ్సన్ పరమాణువు. పరమాణువుని ఓ ఆల్ఫా కణంలో కొడితే ఆల్ఫా కణం పరిక్షేపణ మార్గాన్ని బట్టి పరమాణువు గురించి తెలుస్తుంది. ఆల్ఫా కణాలని థామ్సన్ పరమాణువు అసలు దారి మళ్లించకూడదు. లోహపు కాగితాల చేత ఆల్ఫా రేణువులు ఎలా పరిక్షేపించబడతాయో రూదర్ఫోర్డ్ పరీక్షించాడు. ఫలితాలు సంచలనాత్మకం. ఈ గమనించబడ్డ ప్రక్రియ ఫలితాలను వివరించే పరమాణు నమూనా ఏమిటి? ఎలక్ట్రాన్ చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్ కాంతిని ఉద్గారించాలి, కాబట్టి అది వలయాలు తిరుగుతూ కేంద్రంలో పడిపోవాలి అనుకున్నాడు నీల్స్ బోర్. అంటే మనకు తెలిసిన ధర్మాల ప్రకారం అసలు పరమాణువే ఉండకూడదు, అంటే ధర్మాలు మార్చాలన్నమాట. బోర్ ఆ ధర్మ సంస్థాపన ఎలా చేశాడో తెలియాలంటే కొన్నేళ్లు వెనక్కి వెళ్ళాలి. అప్పటికే ఎవరో ధర్మాల పునాదుల్ని కదిలిస్తున్నారు. ఎం స్లాంక్ అనే 1858 నుండి 1947 మధ్య జీవించిన శాస్త్రవేత్త కోటరంలో ప్రకాశాన్ని మన నియమాలు సరిగ్గా వర్ణించలేకున్నాయి. కాంతిశక్తి యొక్క ఉదారం కానీ శోషణ కానీ నీత పరిమాణం గల ఏకాంకాలుగానే జరుగుతుంది. ఈ స్లాంక్ ఓ కొత్త స్థిరాంకాన్ని ప్రవేశపెట్టాడు. ఒక క్వాంటం శక్తి అంటే H × పౌనఃపున్యం. కానీ అసలు ఈ క్వాంటా అంటే ఏంటిట? కానీ క్వాంటాల సహాయంతో ఎన్నో బోధపడుతున్నాయి. రశ్మి విద్యుత్ క్రియలాగా అన్నమాట. సాంప్రదాయక సిద్ధాంతం ఈ అంటే తీవ్రత, క్వాంటం సిద్ధాంతం ఈ ఇంప్లస్ పౌనఃపున్యం, ఇవన్నీ బోర్ ఆలోచనలని మలచాయి. ప్రకాశం కేవలం క్వాంటీకృత శక్తి అయితే పరమాణువులో ఎలక్ట్రాన్ల శక్తి కూడా అలాంటిదే అయ్యుండొచ్చుగా. ఆ భావాలకి నిర్దిష్ట రూపాన్ని ఇవ్వటానికి బోర్ ఎన్నో ప్రియమైన సూత్రాలని వదులుకోవాల్సి వచ్చింది. ఎలక్ట్రాన్లు అన్ని దూరాల్లోనూ పరిభ్రమించలేవు. త్వరణం చెందుతున్నా అవి ఓ నీత కక్షలో ఉన్నంత వరకు కాంతిని ఉద్గారించవు. ఎలక్ట్రాన్లు ఒక కక్ష నుండి మరో కక్షకి దుమికినప్పుడే కాంతి ఉద్గారం జరుగుతుంది. ఇప్పుడు నీల కక్షలు ఏమిటో నిర్ణయించాలి. కోణీయ ద్రవ్యవేగం క్వాంటీకృతం కావచ్చు. ఇంతకీ ద్రవ్యవేగం ఏమిటి? వృత్తీయ కక్షకి ఈ ద్రవ్యవేగం కేవలం m × v × r = j. బోర్ ఇప్పుడు నీత కక్షలన్నిటినీ నిర్ణయించగలిగాడు. ఆ కక్షల శక్తిని అంచనా వేయగలిగాడు. శక్తికి కాంతి పౌనఃపున్యానికి సంబంధం ఉంది, కాబట్టి కక్షలు మారే పరమాణువు నీత పౌనఃపున్యాల వద్దే కాంతిని ఉద్గారిస్తుంది. మరిన్ని చిక్కులు పుట్టి వాటి మూలంగా అవగాహన మరింత విస్తరించింది. ముందుగా సోమర్ఫీల్డ్ దీర్ఘవృత్తీయ కక్షలని ప్రవేశపెట్టాడు. ఒకే శక్తి గల వృత్తీయ దీర్ఘవృత్తీయ కక్షలు రెండు ఉండొచ్చు. n = 1కి ఒక వృత్తీయ దీర్ఘవృత్తీయ కక్షలు రెండూ ఉండవచ్చు. అప్పుడు వచ్చింది పాలీ వర్ణన నియమం. ఒకే కక్షలో 2 కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లని ఉంచలేం, ఎందుకంటే 3 చేరితే మూక అవుతుంది. పైగా ఈ నియమంలో ఆవర్తన పట్టికను వివరించగలిగాడు కూడా. కానీ అవన్నీ నిరాధారమని మిగిలిన వారు విమర్శించారు. అసలు ఈ నియమాలు ఎందుకు పనిచేస్తున్నాయి? ఇంతకీ ఏమిటి కక్షలు? ఇంకా ఖచ్చితమైన సమాధానాలు దొరకడానికి మరికొంతకాలం పట్టింది.